నా గురుదేవుడు 56వది. మీ జ్ఞాపకం నా హృదయాంతరాళాల్లో ఒక శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. మీ మాటలు నిర్మల ఓటకుండా వచ్చే సజీవ జలాన్ని శుష్కించిపోయిన నా జీవన స్థలాలు జారేటట్టు చేసినట్టుగా ఉన్నాయి. విశ్వానికి అవతల పక్క భూమ్యాకారం కలిసినట్టుగా వెలువడే ప్రాంతం నుండి ఒక ప్రశాంత కంఠస్వరం తరచుగా వస్తుంటుంది. అంతరాత్మ ఒక్కటే వాస్తవమైనదని ఆత్మపరిపూర్ణ నెరవేర్చడమే జీవిత మరణమని నాకు జ్ఞప్తికి తెస్తూ ఉంటుంది. అంతరాత్మ ఒక్కటే వాస్తవమైనదని ఈ ఆత్మపరిపూర్ణ నెరవేర్చడమే జీవిత పరమార్థమని నాకు జ్ఞప్తికి తెస్తూ ఉంటుంది. ధ్యానించు ధ్యానించు ధ్యానించు.